లేది కమ్మలు జాలి మాలిన ఈ గాలి తేరి పారా చూసి వేసేయ్యా మావి మాటున జాగుంటే కూత వేసి గుబ్బలు నవ్వే గోలా తరుణిరో కరుణతో మోక్షం చూపే కిరణమై నిలిచానే తనువుతో పుట్టే మాయను తెలుపగా పిలిచానే మా